లక్స్ పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. లక్స్ పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. చెమట పట్టించకుండా చింతకొస్తానా, ఒసే చింతామణి వరస కలిపే ఎన్ని సమరసింహారెడ్డి సొగసి అసలు బట్టి ఉడిచేరి ఆడి కిసుకబడ్డి. లక్స్ పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. పగలు రే ఈ ప్రేమని పండిల్సుకు, చిక్కిందల్లా చెక్కై పురుషోత్తమా, అటు వైపు లేదో నరసింహమా, జపాన్ బొమ్మ ముట్టలీవే మొదటి చుమ్మా, సామి రంగారంగా ఇక ఆగలేను చీరల దొంగ. లక్ష పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. కన్నెల అందాలన్నీ కరిగేందుకే, హరే రామ హరే కృష్ణ రెండు తీసే బాలకృష్ణ, సిద్ధమైతే సత్యభామ కెవ్వు మనదా కోనసీమ, అయ్యో ఒడిజేరి చూసే వయసు హంగమ్మ. లక్స్ పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా.